278 లబ్ధభోగ సం భా లబ్ధభోగ భోగ సుఖమాత్రానుభవ దుఃఖానుభవే ఉచ్యమానే జీవా విశేష ప్రసంగాల్ ఒకటి లబ్ధ భోగ తథా జీవవత్ క్రమిక స్వేష్ట పదార్థ లలితా త్రిసతి భాష్యం భవానంతరకాలీనం సుఖం నభవతి స్వస్య ఆనందరూప సాధనభూత భోగో త్వే సిద్ధ స్వరూపత్వాత్ ద్విషయే సిద్ధ ఇత్యుపచర్యతే ఇతి లబ్ధభోగేత్యుచ్యతే. ఓం ఓం లబ్ధభోగాయై నమః. ఆం వి కేవల సుఖానుభవము భోగ మనబడును, దుఃఖానుభవముగుడ భోగమని చెప్పిన జీవసామాన్యము ప్రసక్తమగును. అందువలన సుఖమాత్రానుభవమని చెప్పబడినది తాదృశమైన కేవల సుఖరూపము గలదిగాను పరదేవత లబ్ధభోగాయని స్తుతింపబడుచున్నది. పరదేవత ఆనందస్వరూపిణిగా సిద్ధయేయుండుట వలన సాధారణ జీవునకు వలె క్రమ ప్రాప్తమైన తనకిష్టమైన పదార్థములను అనుభవించిన తరువాత కలిగిడి సుఖము కాదు, సుఖసాధనమైన భోగము కూడా పరమేశ్వరి యందు సిద్ధమైయున్నదని లక్షణదు తెలియనగును. ఆమె సహజ సుఖస్వరుణి యని భావము